కృష్ణ యజుర్వేదాంతర్గత 17 పంచబ్రహ్మ ఉపనిషత్ అధ్యయన పుష్పము సర్వతత్వాత్మకం సాంబం సర్వతత్వ విదురకం సర్వతత్వస్వరూపం చ ఏకబిల్వం శివార్పణం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. బ్రహ్మ మొదలైన పంచబ్రహ్మలు ఏ కేవలానంద పరబ్రహ్మమునందు పరమప్రశాంతతను అనిర్వచనీయమైన విశ్రాంతిని ఆస్వాదిస్తూ ఉన్నారో అట్టి బ్రహ్మానంద భారిత అఖండ సుఖాకారమగు శ్రీరామచంద్ర పదమును భజించుచు ఆశ్రయిస్తున్నాము. ఓంకార శివస్వరూపమగు పంచాక్షరి అపంచముఖ శివతత్వమునకు నమస్కరిస్తూ, ఒకప్పుడు పిప్పలాద మహర్షి కుమారుడు సకలముని నామధేయులు అగు పైప్పలాదుడు ఒక ప్రశాంతమగు ఏకాంత ప్రదేశములో పరమశివుని సాక్షాత్కారము కొరకై దీర్ఘకాలము శివోపాసన నిర్వర్తించారు. ఒకనొక శుభ సమయంలో పైప్పలాదుని ఆరాధనకు సంతోషించిన మహేశ్వరుడు త్రినేత్ర త్రిశూల త్రిరేఖ ఈ త్రివిధ ప్రకృతి సిద్ధ సగుణాత్మకులై సర్వశుభలక్షణములతో సాక్షాత్కరించారు. మహేశ్వరుడు, ఓ పైప్పలాద మహర్షి ప్రియకుమార సకలమునీంద్ర, నీ భక్తి తత్పరతకు ఆనందించానయ్యా. వరము ప్రసాదించుటకై నీ ముందు సాక్షాత్కరిస్తున్నాను. ఏమి కావాలో కోరుకో బిడ్డా. పైప్పలాదుడు, తండ్రి, ఇహ పర పరాత్పరానందస్వరూప మహేశ్వర, సాష్టాంగదండ ప్రణామములు. మీరు ప్రేమానందస్వరూపులు, దేవాదిదేవులు. మిమ్ములను ఆరాధించినంత మాత్రం చేతనే అన్నీ శుభములు ఒనుగూడినట్లే. స్వభావసిద్ధమగు భక్త్యానందముతో మిమ్ములను ఆరాధిస్తున్నాను. ఏదో కోరికాదు. ఈరోజు నాకు శుభదినము. మీ ప్రకృతి సిద్ధమగు పరమపావన స్వరూపంతో సాక్షాత్కరించారు. నా యొక్క జన్మజన్మల జాడ్యము తొలగిపోయింది. స్వామీ, వరం కోరుకోమన్నారు కాబట్టి బ్రహ్మతత్వజ్ఞానార్థినే జగదానందకరుడు జగద్గురువు అగు మిమ్ములను అస్మత్ సందేహ నివృత్తి కొరకే అధ్యాత్మశాస్త్ర పూర్వకంగా మీ యొక్క పంచబ్రహ్మతత్వము గురించి విశదీకరించుగోర్చున్నాను. విష్ణు బ్రహ్మలకు కూడా ఉపాసనాంశములని చెప్పబడు మీ యొక్క పంచముఖ శవతత్వమును దయతో వివరించండి. హే భగవాన్! మహేశ్వర, ఈ ఎదురుగా మా ఇంద్రియములకు కనబడుచున్న సృష్టికి మొట్టమొదట ఉన్నదేది? ఆ తరువాత లెటర్ జనించుచున్నదేది? ఆ తదనంతర భగవత్ దివ్యస్వరూపులెవరు? ఏ రీతులుగా మేము సంసార నివృత్తి కొరకై బ్రహ్మతత్వ సిద్ధి కొరకై ఉపాసించాలి? దయతో ఈ విషయాలు కూడా నాకు బోధించమని అభ్యర్థన. మహేశ్వరుడు, నీ ప్రశ్న నాకు సంతోషము కలుగజేస్తోందయ్యా. అస్మత్ పంచబ్రహ్మతత్వము గురించి చెబుతాను, విను. 1. సద్యోజాతము, ఈ ఇంద్రియానుభవమగుచున్న సృష్టికి ముందుగా కేవలము ఉన్నాను అనురూపము గల సత్తత్వము ఉన్నది. అట్టి సత్తు ఏ సృష్టి రూపముగా జనించినదగుచున్నది. అందుచేత నా యొక్క ప్రప్రథమతత్వము సత్యోజాతం సద్యోజాతము అని స్తుతించబడుచున్నది. సర్వమునకు మునుముందుగా ఉన్నది సర్వాత్మకుడను సర్వతత్వ విదూరుడను అగు నేనే. అన్యమే లేనట్టి నా యొక్క కేవలసత్ నుండియే ఈ సమస్త దృశ్య జగత్తులు ఉనికిని సంతరించుకుంటున్నవై సద్యోజాత బ్రహ్మము అని పిలువబడుచున్నాయి. 2. అఘోరము అద్దాని నుండి అనుభూతి రూపంగా సూక్ష్మతత్వము బయల్వెడలుచు అఘోర బ్రహ్మము అని స్తోత్రము చేయబడుచున్నది. 3. వామదేవము ఇక 3వ భగవత్ వెలిగించు తత్వము ప్రకృతి స్వరూపమగు వామదేవ బ్రహ్మము ఎరుక నొయింగ్ అను తేజస్సులో సర్వత్రా కనిపించటము జరుగుచున్నట్టిది. సమస్తమునకు ఆధారమై ఆవల ఉన్నట్టిది. నాలుగు తత్పురుషం తత్స్వరూప పరబ్రహ్మము. ఈ సమస్తము తన యొక్క పురుషకారముగా కలిగియున్నట్టిదే అస్మత్ తత్పురుష రూప బ్రహ్మము. ఐదు ఈశాన ఆపై సర్వేషాం విద్యానాం ప్రేరేత అయినట్టి ప్రేరణ ఇన్స్పిరేషన్ స్వరూపమగు ఈశాన బ్రహ్మము. అట్టి నా యొక్క ఈశానత్వము భూతవర్తమాన భవిష్యత్తులలో ప్రదర్శితమగుచు సర్వదేవతల నివాసస్థానము అయి ఉన్నది. సర్వము అగుచు కూడా సర్వము కాకయే ఉన్నది. పైప్పలాదుడు శాకలుడు స్వామి పంచముఖ పంచబ్రహ్మానంద స్వరూప, ఆ ఐదు బ్రహ్మల యొక్క ఉపాసన ఎట్లాగో చెప్పండి. వాటి వర్ణములు ఏమేమి? వాటి భేదములు ఏమి? ఆ మీ పంచశక్తి తత్వాలు ఎటువంటివి? ఏదైతే ఇదం సర్వం పరమగుహ్యం అని వేదములచే వేదవేత్తలచే యజ్ఞయగరుద్రమహాన్యాస ఇత్యాది మంత్రములచే స్తోత్రము చేయబడుచున్నదో అట్టి మీ పంచబ్రహ్మ విశేషముల ఉపాసన గురించి వివరించండి. అంతేకాకుండా హే మహాదేవ రుద్రభగవాన్, నాపై కరుణతో తత్వార్థములను కూడా బోధించండి. మహేశ్వరుడు బిడ్డ శాకలమునీశ్వర, నీవు కోరినట్లుగా పంచబ్రహ్మ పంచముఖ తత్వవిశేషాల గురించి చెప్పుచున్నాను, విను. సద్యోజాత ఘోరవామదేవతత్పురుష ఈశానములు అనబడే పంచబ్రహ్మతత్వములు ఎట్టివో ఎట్లా ఉపాసించాలో వివరణ. ఒకటి సద్యోజాత బ్రహ్మముఖ ఉపాసన. సద్యోజాతం మహీ పూషాం రమా బ్రహ్మ త్రివృత్ స్వర ఋగ్వేదో గార్హపత్యం చ మంత్రా సప్తస్వర తథా వర్ణం పీతం క్రియాశక్తి సత్వి. ఈ సర్వమునకు మునుముందే ఉండి ఈ సర్వమునకు జాత జనన స్థానము జనించునది కూడా అయినట్టిది. యా జాతం జన్మకర్మల కంటే ముందుగా ఉన్నట్టిది. నా యొక్క కేవల సత్యే సత్ నుండియే సమస్తము జనిస్తూ ఉండి కూడా సత్ నుండి అన్యమైనదేదీ జనించటమే లేదు. మహీ అది మహత్తరమైనట్టిది, మహామహిమాన్వితము. ఎందుకంటే ఆనా సత్స్వరూపము యొక్క కించిత్ స్ఫురణ నుండి 14 లోకాలు జనిస్తున్నాయి. పూషా నిత్య నిర్మలము నిర్విషయ స్వరూపము. రమా తన కల్పనేందు తానే రమించు ఉత్సాహ ప్రదర్శన రూపము. సర్వసంపత్ ప్రదాత జాతధర్మము బ్రహ్మ సృష్టి సంకల్పము యొక్క సిద్ధరూపమగు బ్రహ్మ దేవస్వరూపము. సృష్ట్యభిమాన స్వరూపము త్రివృత్ జాగ్రత్ స్వప్న సుషుప్తిభి దృశ్య ద్రష్ట దర్శనభి సృష్టి స్థితి లయభి భూత వర్తమాన భవిష్యత్భి దృశ్య దేహ దేహ సంచాలక ఇత్యాది త్రివృత్ త్రివృత్తుల త్రివృత్తముల రూపము. సప్తస్వర షడ్జము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము అనబడు సప్తస్వర రూపము. స్వస్వరూపము యొక్క నాద సంజ్ఞ విశేషము ఋగ్వేదో ఋగ్వేదములలోని రుక్కుల స్తోత్రములు స్తుతికి విషయము. గార్హపత్య అగ్ని రూపము యాగవిధానములోని అగ్నిత్రయములలో త్రేతాగ్నులలో మొదటిది. మంత్రాహ మననాత్రాయతే వను అంతర్విశేషరసముతో కూడిన మంత్రరూపము. మహర్షులు మహనీయులు ప్రసాదించిన సమస్త మంత్రముల సిద్ధ్యరూపము. వర్ణము రంగు పీతము పసుపుపచ్చరంగు. శక్తి క్రియాశక్తి రూపము క్రియాశక్తి సమన్వితం. ఉపాసనా ప్రయోజనము సర్వాభీష్టఫలప్రదం. కోరుకొనున్నది ప్రసాదించు స్వరూపము. ఓ పైప్పలాద, ఈ విధంగా నా మొట్టమొదటిదగు సద్యోజాత ముఖమును తెలుసుకొని భావించి పూజించు. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. 2. అఘోర బ్రహ్మముఖ ఉపాసన. అఘోరం సలిలం చంద్రం గౌరీ వేదద్వితీయకం నీరదాభం స్వరగ్ సాంద్రం దక్షిణాగ్నేహ ఉదాహృతం. అఘోరము సూక్ష్మతత్వమగు అభిలాష కల్పనా వినోదము ద్వితీయమనే సరదా. సలిలం జలస్వరూపము యో ఆపహ మాం యతనం వేద. అన్ని తరంగాలుగా జలమే విస్తరించియున్న తీరుగా సర్వత్రా నిండి ఉన్నట్టిది. జీవాత్మతత్వ ప్రదర్శనారూపము చంద్రము ప్రశాంతము ఔషధ ప్రదాతము. అన్న ఆహార తత్వరూపము చంద్రుని ఆభరణముగా కలిగి ఉన్నట్టిది. గౌరీ శక్తితత్వము జగజ్జనని పార్వతి తత్వము ఓంకారములోని ఉమ. ప్రకృతి రూపము స్వభావము భావన ఊహారూపము. వేదద్వితీయకం రెండవదగు యజుర్వేద స్వరూపము యజ్ఞయగముల ఉపాసనా లక్ష్యము. జీవాత్మ అను అంశను రెండవదిగా వేద తెలియబడినది తెలుసుకొనువాడుగా కల్పించుకొనుచున్నట్టి రూపము. తెలుసుకొనబడుదాని కల్పన క్రియావిశేషము. నీరదాభగ్న స్వరం నాదస్వరూపంగా గమనించు యోగులచే మేఘవర్ణముగా మేఘగర్జన స్వరముతో ఉపాసించబడుచున్నట్టిది. సాంద్రం జగత్ ప్రత్యక్షముచే దట్టముగా నిండుగా ఉన్నది. దాక్షిణాగ్ని యజ్ఞ యాగములలో దక్షిణాగ్ని మంత్రములచే ఉపాసించబడినది. దక్షిణాగ్నిగా ఉపాసించబడుచున్నట్టిది. పంచాశత్ వర్ణ సంయుక్త స్థితం 50 వర్ణములతో కూడి ఉన్నట్టిది. పంచాశత్ 50 పీఠములను అలంకరించియున్న రూపము. ఇచ్ఛాశక్తి రూపము ఇచ్ఛాక్రియాన్వితము. శక్తి రక్షణ సంయుక్తం విశ్వమునందు దేహములయందు రక్షణ శక్తి స్వరూపము. ప్రభువు ఈ విశేషములతో నా యొక్క శివతత్వమును అఘోర బ్రహ్మముగా ఉపాసించుచుండగా ఈ జీవుని యొక్క పాప దుష్ట సంస్కారములు ప్రవృత్తులు శమించగలవు. అఘోర తత్వోపాసన సర్వైశ్వర్య ఫలప్రదము. అఘోరేభ్యో అధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. 3. వామదేవ బ్రహ్మముఖ ఉపాసన. వామదేవం మహాబోధదాయకం పావకాత్మకం విద్యాలోక సమాయుక్తం భానుకోటి సమప్రభం ప్రసన్నం సామవేదాఖ్యం గానాష్టక సమన్వితం. శివతత్వమును 1. గురు 2. ప్రకృతి రూపంగా ఉపాసించటము. వామదేవ మహాదేవ శివ శంకర అను ఉపాసన. ఈ 3 వదగు వామదేవోపాసన ఆత్మబోధ లేక మహాబోధను ప్రసాదించునది. జీవునికి తన యొక్క మహత్తత్వమును ప్రబోధించునట్టిది. జీవుని పవిత్రునిగా తీర్చిదిద్దుచున్నది. బ్రహ్మవిద్యతో కూడుకొన్న రూపము సద్గురు రూపము. కోటి సూర్యతేజోమయము పరమానంద ప్రసన్నముఖము. సామవేదము యొక్క సామగానములచే వ్యాఖ్యానింపబడుచు ప్రస్తుతించబడుచున్నట్టిది. శివాష్టకము మొదలైన గానాష్టకములచే స్తోత్రము చేయబడుచున్నట్టిది. ఉదాహరణకు బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం. ధీర ఉత్తమ బుద్ధికి నిర్మల బుద్ధికి స్తుతి విషయము. ఆహవనియగ్ని రూపముగా మంత్రస్తోత్రములు చేయబడుచున్నట్టిది. అజ్ఞానమున సంహరించునది. జ్ఞానశక్తి సమన్వితం శివాశక్తి ఉద్విశక్తి సమన్వితము. వర్ణము రంగు శుక్లము తెలుపు గుణము తమో మిశ్రమము. ఇట్టి వామదేవ బ్రహ్మోపాసన పూర్ణ బోధకరం స్వయం ఈ జీవునకు స్వయం పూర్ణత్వము గురించి బోధించునది. వామదేవ రూపము త్రిధామములను, మూడు లోకములను నియమించు తత్వము త్రిలోకములు తన శరీరముగా కలిగి ఉన్నట్టిది కూడా. సర్వ సౌభాగ్యములు పుణ్యకర్మఫలములు ఉపాసకునికి ప్రసాదించునది శ్రీమన్నారాయణునిచే ఉపాస్యము. ఓం నమో నారాయణాయను అష్టాక్షరి సమాయుక్తము కూడా. అష్టాక్షరి అంతరార్థము. అష్టాక్షరోపాస ఫలప్రదాత. హృదయం యొక్క ఎనిమిది దళముల మధ్యగా సంస్థితమైయున్న రూపము. ఈ రీతిగా వామదేవ బ్రహ్మముఖమును లేక వామదేవోపాసనను దేహ మనో బుద్ధులతో అభ్యసించు జనులు ఉత్తమ ప్రయోజనములను పొందగలరు. భవే భవే నాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః వామదేవాయ నమః. నాలుగు తత్పురుష బ్రహ్మముఖ ఉపాసన. యత్తత్పురుషం ప్రోక్తం వాయుమండల సంవృతం పంచాగ్నినా సమాయుక్తం మంత్రశక్తి నియామకం పంచాశత్ స్వరవనాఖ్యం అథర్వ వేద స్వరూపకం కోటికోటి గణాధ్యక్షం బ్రహ్మాండఖండ విగ్రహం. ఓ శాకలముని, తత్పురుష నాలుగవ బ్రహ్మ నాలుగవ ముఖము ను ఎరుగుచు ఉపాసించు విధానము చెప్పుచున్నాను, శ్రద్ధగా వినిదవుగాక. వాయుమండల సంవృతం వాయుమండలమంతా విస్తరించియున్న రూపము, కదులుచున్న వాయువు, ఆ వాయువును కదల్చుచు ఆధారమై ఉన్న శక్తి లను నా యొక్క తత్పురుష వైభవంగా ఉపాసించు. అట్లాగే దేహములోని ప్రాణశక్తిని ప్రాణేశ్వరుడగు తత్పురుషునిగా కొలువుము. నీలోని ప్రాణమును ప్రాణేశ్వరుడను నేనే. పంచగ్నిన సమాయుక్తము తత్వం అను మహావాక్యములోని నా యొక్క తత్పురుషుని పంచాగ్ని స్వరూపునిగా ఉపాసించదవుగాక. యజ్ఞవిధిలోని గార్హపత్యాగ్ని, ఆహవనియాగ్ని, దక్షిణాగ్ని, అవసథ్యాగ్ని, సూర్యాగ్నిలతో కూడుకొని యజ్ఞపురుషుడనే ఉన్నాను అను మననము కలిగియుండుము. ఇంకను మననాత్రాయతే ఇతి మంత్రశక్తి సమాయక్తుడుగా 50 స్వరవణములచే గానము చేయబడుచున్నాను. అథర్వణ వేద వేదాంత స్వరూపుడునుగాను, కోటి కోటి గణములకు అధినేత అధ్యక్షుడనుగాను ఉపాసించుము. అఖండ బ్రహ్మాండ మండల దివ్య విగ్రహుడుగాను, ఒకే తత్వము బ్రహ్మాండములో అనేక ప్రదర్శనములు నిర్వర్తిస్తూ ఇదంతా నానే అయినట్టివాడుగాను నన్ను దర్శించాలి, ఆరాధించాలి, బుద్ధితో గ్రహించాలి. సర్వశక్తి సమాన్వితము. వణము రక్త ఎరుపు వణము కామ పంచరూపుడను. ఒకటి సంకల్ప, రెండు భౌతిక సృష్టి, మూడు పరిపోషక, నాలుగు సంచార, ఐదు లయ స్వరూపుడుగా ఎరిగి స్తుతించబడుచున్నాను. ఆది మానసిక రుగ్మతలు, వ్యాధి శారీరక రుగ్మత లకు భిషజులు వైద్యులు. సృష్టి స్థితి లయ మొదలైన వాటినన్నిటికీ కారణకారణులు సర్వశక్తిమంతులు. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల తురియ స్వరూపులు. సత్ చిత్ ఉనికి ఎరుక ఆనంద సుఖ స్వరూపులు. బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలచే సేవించబడువారు. జగత్పిత సర్వమునకు జననస్థానమై సర్వమునకు పరమై ఆవల ఉన్నవారు అను ఈ విధాలుగా నా యొక్క తత్పురుష బ్రహ్మముఖమును వేదోపనిషత్తులు ఎలుగెత్తి గానము చేయుచున్నాయి. తత్పురుషస్య విద్మహే సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఐదు ఈశాన బ్రహ్మముఖ ఉపాసన. ఈశానం పరమం, విద్యాత్ ప్రేరకం, బుద్ధి సాక్షినం, ఆకాశాత్మకం, అవ్యక్తం, ఓంకారస్వరభూషితం, సర్వదేవమయం, శాంతం, శాంత్యతీతం స్వరాత్ బహ్యః అకారాది స్వరాధ్యక్షం ఆకాశమయ విగ్రహం పంచకృత్య నియంతారం పంచబ్రహ్మాత్మకం బృహత్ పరవిద్య ఆత్మవిద్య కు ప్రేరణ స్వరూపులు బుద్ధికి ఆవల సాక్షి స్వరూపులు జగత్తుకే ఆత్మ అయినట్టివారు అసర్వాత్మకులు ఆకాశమునకు అంతటికీ ఆత్మస్వరూపులు సర్వమును వ్యక్తీకరిస్తూ తాను అవ్యక్త స్వరూపులే ఉంటున్నవారు ఓంకార స్వరమును ఆభరణముగా ధరించినవారు సర్వదేవతలలో అంతరమునను సర్వదేవతా స్వరూపులుగాను విస్తరించి ఉన్నవారు పరమశాంత స్వభావులు సర్వము సశాంతించిగా కూడా శేషించి ఉన్నవారు కాబట్టి శాంతికి కూడా అతీతులు. జగత్ సాక్షికి పరమై ఉన్నవారు అనుండీక్ష వరకు స్వరముల రూపముగా శబ్దస్వరూపులై సర్వబహిర్నాదస్వరూపులై విరాజిల్లుచున్నవారు ఆకాశమును తనేందు ప్రదర్శించువారు ఆకాశమయ విగ్రహులు అని నన్ను యోగులు సందర్శిస్తూ గానం చేస్తున్నారు. నా ఈశాన ముఖమును ఉపాసిస్తున్నారు. ఇంకా పంచకృత్య నియంతారం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనబడుట పంచకృత్యములకు నియంత నియామకుడను పంచబృహత్ బ్రహ్మాత్మకం సద్యోజాత అఘోర వామదేవ తత్పురుష ఈశానములనబడు పంచబ్రహ్మాత్మకుడను పంచబ్రహ్మ ఉపసంహారం కృత్వా స్వాత్మని సంస్థితః పంచబ్రహ్మలను నాయందు ఉపసంహరించుకొనుచున్నవాడను కూడా ఆ విధంగా ఉపసంహరించుకొని స్వాత్మయందు సంస్థితులై ఉండువాడను స్వమాయలో అంతర్విభాగమగు ఈలోకలోకాంతర వ్యవహారమంతా నాయందు లయం చేసుకుని పంచబ్రహ్మాత్మకమైన దానికంతటికీ అతీతుడై ఉండువాడను పంచబ్రహ్మ ఉపసంహార సమన్విత శక్తి రూపుడను బాహ్య కారణములంటూ ఏమీ లేకుండానే ఈ సర్వము యొక్క మొదలు మధ్య చివర స్వయముగా స్వవిలాసముగా స్వలభినంగా భాసించువారు స్వయం పరబ్రహ్మ స్వరూపము అని నా ఈశానముఖము అంతటా స్తుతించబడుతోంది. స్వమాయ వైభవాన్ సర్వాన్ సంహృత్య స్వాత్మాని స్థితః స్వమాయచే సర్వమును భావించువాడను స్వమాయకు లీలా వినోదంలో మోహము పొందుచున్నట్టివాడను కూడా. నా మాయను నేనే ఉపసంహరించి ఆత్మయందు సర్వదా సంస్థితుడనే ఉన్నవాడను. అట్టి నా ఈశ్వర రూపము కళ్లకు కనిపించే భౌతిక రూపము కాదు. కాని ఈ కళ్లకు కనిపించే అంతటియందు తిష్ఠించుకొని ఉన్నట్టిది ఆ నా ఈశ్వర రూపమే. ఇదంతా సర్వదా ఈశ్వర స్వరూపమే. అట్టి సర్వులను మోహింపజేయు ఆ శంభుడే మహాదేవుడు జగద్గురువు కూడా కారణములకే కారణుడగు అట్టి ఈశ్వరుని మాయసురులకు కూడా తెలియరానిది. ఆయన కంటికి కనిపించకయే ద్రష్టదృశ్యములతో సహా సమస్తము అయి ఉన్నారు అని నా ఈశ్వరతత్వమును యోగజనులు ధ్యానించున్నారు. పరమునకే పరమైన వట్టి పరాత్పరుడను పరమపురుషుడను ఈ విశ్వమంతా నాధామము నివాసస్థానముగా కలిగినట్టివాడను ఈశాన సర్వవిద్యాన ఈశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతియః బ్రహ్మణోధిపతియః బ్రహ్మా శివో మే అస్తు సదాశివ ఓం. ఓ పైప్పలాద, ఈ విశ్వమంతా ఎవరివలన ప్రకాశించున్నదో ఎద్దానియందు ఎవ్వనియందు ఇదంతా తిరిగి ఉపశమిస్తోందో అట్టి పరమశాంతమైనట్టి బ్రహ్మమే నేను. పంచబ్రహ్మములకు పరము బియాండ్ అయినట్టి బ్రహ్మమే సర్వదా నేనే ఉన్నాను. సోహం, ఏది నేనే ఉన్నానో అదియే నీవు. తత్వం, అదియే ఈ జీవుడు. జీవో బ్రహ్మేతి, ఏది జగత్తుగా కనిపిస్తుందో అది బ్రహ్మమే. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, నేనుగా నీకు కనిపిస్తున్నది నీవే, త్వమేవాహం. అట్టి ఆత్మస్వరూపుడనగు నేను సద్యోజాతము, అఘోరము మొదలైన పంచబ్రహ్మలకు మునుమందే వాటికి పరమే ఉన్నాను. అట్టి నా కేవల సహజ స్వరూపమగు పరస్వరూపము యొక్క స్వయం ప్రదర్శనారూప ఆ పంచబ్రహ్మస్వరూపమే ఇదంతా. ఈ విధంగా ఎవ్వరైతే పంచబ్రహ్మాత్మకమైనదంతా కూడా ఒకటి బ్రహ్మము యొక్క నిర్వహణ ప్రదర్శన విశేషము అని, రెండు బ్రహ్మమునకు అభిన్నమని, మూడు బ్రహ్మమే నేను అని తెలుసుకుంటారో వారు ఈశానత్వమును, ఈశ్వర లక్షణములను పొంది ఈశ్వర తత్వరూపమును సంతరించుకొనుచున్నారు. ఇదంతా కూడా నా యొక్క పంచబ్రహ్మాత్మకమే, నాలోని నేనే ఇదంతా, నేను కానిదేదీ లేదు, నేను ఏదీ అగుటయూ లేదు అని గమనిస్తూ ఇదంతా ఆత్మేందు విలీనము చేయుచు. అట్టి నాయందు సర్వము విలీనము అగుచుండగా శేషించియుండు ఆత్మయే నేను. సోహమస్మి అని ఏ విద్వాంసుడైతే గ్రహించి ఉంటాడో అట్టివాడు జననమరణ పరిధులను దాటివేసి అమృతస్వరూపుడు అగుచున్నాడు. ఇదంతా బ్రహ్మమే, నేను బ్రహ్మమునే, నేనే ఇదంతా అని ఎరిగినవాడు ఎల్లప్పుడూ ముక్తుడే, సందేహమే లేదు. అతడు నాకు అభిన్నుడు. పంచబ్రహ్మాసనాసీనాయనమ, పంచబ్రహ్మ స్వరూపిణ్యే నమః. లలితా సహస్ర నామములు పంచాక్షరి అపంచబ్రహ్మోపాసన. ఈ విధంగా పరమశివ శంభు స్వరూపము పంచాక్షరమయుడని పంచబ్రహ్మతత్వుడని గ్రహించి పరబ్రహ్మమే సర్వస్వరూపమని స్వస్వరూపమని బుద్ధితో సునిశ్చితము చేసుకుని నకారాది యకారాంతమగు ఓం నమః శివాయ అను పంచాక్షరి మంత్రమును శ్రద్ధతో నీ అంతర్హృదయుడనగు నన్ను ఉద్దేశించి జపించు. పరమశివుని పరబ్రహ్మస్వరూపముగా ఆరాధించదవుగాక. ఓ సకలముని పైప్పలాదుడా, సర్వము పంచబ్రహ్మతత్వమగు పంచాక్షరి ప్రత్యక్ష రూపమేనయ్యా. అట్టి పంచబ్రహ్మాత్మిక తత్వమును ఎవ్వరు శ్రద్ధతో భక్తి భావనతో ఉపాసిస్తారో అట్టివాడు పంచబ్రహ్మాత్మకుడే స్వయముగా పంచబ్రహ్మమునకు కూడా సాక్షియగు చిదానంద రూపం శివోహం శివోహం అను పంచధామము చేర్చున్నాడు. అట్టి లక్ష్యశుద్ధి పొందెదవుగాక. ఈ విధంగా మహాదేవుడగు పరమశివుడు భక్తుడగు గాలవశ్యుడు అను మరొక పేరుగల సాకల్యునకు పిప్పలాద మహర్షికుమారుడగు పైప్పలాదునకు స్వతత్వమగు పంచబ్రహ్మాత్మక పంచబ్రహ్మాతీత తత్వమును త్వమేవ తత్శివేతి అను రూపవర్ణనతో సుస్పష్టముగా బోధించి ఆ పైప్పలాదుడు చూస్తూ ఉండగానే అంతర్ధానమైనారు. మహనీయుడగు ఆ శాకలుడు మహాదేవుడు చెప్పనదంతా శ్రద్ధాభక్తులతో విన్నారు. ఈ విధంగా సహశిష్యునితో కూడి మననము చేయసాగారు. శ్లోక్ ఏకేనేవ తు పిండేన మృత్తికాయాశ్చ గౌతమ విద్యాతం మృణ్మయం సర్వం మృత్ అభిన్నం హి కార్యకం. ఓ గౌతమ, అనేక మట్టి బొమ్మలలో మట్టి సర్వదా అఖండమే కదా, ఒక్కటే కదా. అట్లాగే శివతత్వమే ఈ సర్వజీవుల దేహముల అదేహిల రూపముగా ప్రత్యక్షమయ్యున్నది. ఒకడు అమతుడు అయినా సమతుడు అయినా తెలిసినా తెలియకున్నా శివస్వరూపము యథాతథము. మట్టిని తెలుసుకుంటే వేలాది మట్టి బొమ్మల గురించి క్రొత్తగా తెలుసుకోవలసినది ఏమున్నది? బొమ్మలన్నీ మట్టిమయమే కదా. కారణరూపమగు బ్రహ్మమే కార్యరూపమగు జగత్తు జీవుడుగా కూడా సంప్రదర్శనమగుచున్నది. లోహమణిన సర్వం లోహమయం యథ. లోహమణిలో లేక ఒక వెండి వస్తువులో ఉన్నదంతా లోహమే, వెండియే కదా. కారణము కంటే కార్యము వేరు కాదు. బ్రహ్మము కంటే అహంకారముగాని ఈ సాహంకార జగత్తుగాని వేరు కాదు. కారణరూపమగు ఆత్మ సర్వదా సత్యము. ఇక్కడ కనబడే భిన్నత్వము. బంగారముతో తయారు చేయబడిన వివిధ ఆభరణములు బంగారము కంటే వేరా కాదు. అట్లాగే ఇక్కడి భిన్నత్వము సత్యము కాదు. భిన్నత్వమునందు అంతర్లీనమైన ఏకత్వమే సత్యము. కనుక అజ్ఞాన దృష్టిచే అనేకముగా కనిపిస్తున్న ఇదంతా కూడా శివతత్వజ్ఞానముచే ఏకత్వముగా అనిపించగలదు. ఇదియే బ్రహ్మసత్యం, జగత్ మిథ్య అను సిద్ధాంతము. ఆదిస్వరూపమగు ఆత్మయే అఖండమై ఉండి కూడా ఈ భిన్న భిన్న విశేషములతో కూడిన ప్రదర్శనములతో అగుపిస్తోంది. నేను సర్వదా అఖండము, అభిన్నము అగు ఆత్మస్వరూపుడనే. ఇదంతా నేనే. కారణస్వరూపుడునగు నాకు స్వీయ కార్యస్వరూపమగు జగత్తు భిన్నము కాదు. నేను వేరు. నాలోని చూచేవాడు, వినేవాడు, స్పర్శానుభవి, యోచించేవాడు, రుచి చూచేవాడు వేరు వేరు కాదు కదా. అట్లాగే సర్వగతమగు ఆత్మయే సర్వత్రా సర్వదా సంప్రదర్శితమయ్యున్నది. దర్పణములో వస్తువులు కనబడుచున్నప్పటికీ దర్పణంలో అవేవీ ఉండవు. నీటిలో ప్రతిబింబము కనబడినంత మాత్రంచేత నీటిలో ఆ వస్తువు ఉండదు. అట్లాగే ఆత్మయందు జగత్తు ఖండమగు జీవాత్మ ప్రతిబింబిస్తూ ఉన్నప్పటికీ ఆత్మయందు అవేవి మొదలేలేవు. లేనివి తొలగించుట మాత్రం ఎక్కడిది? ఈ దృశ్యము ఆత్మకు భిన్నము కాదు. ఆదిస్వరూపమగు ఆత్మ దృశ్యముగా అగుటయూ లేదు. దృష్టాంతము నాటకంలోని పాత్ర యొక్క లక్షణాలన్నీ రచయిత యొక్క ఊహయే. కాని పాత్ర యొక్క లక్షణాలు రచయితకు ఆపాదించలేము. ఆత్మ దృశ్యము అనబడు రెండు వేరైన వస్తువులు లేవు. రెండవదగు దృశ్యము మొదలేలేదు. కారణమునకు భిన్నముగా కార్యము లేదు. ఆత్మకు భిన్నముగా జగత్తు లేదు. ఆత్మ నిత్య నిర్మలము. అద్దానియందు జగత్తు అనబడేదేది మొదలేలేదు. జగత్తుగా కనిపించేది ఆత్మయే. కాని ఆత్మ జగత్తుగా అగుటయే లేదు. దర్పణంతో దృశ్యము కనబడుచూ ఉన్నప్పటికీ దర్పణములో దర్పణమే ఉంటుంది. కాని వస్తువులు ఉంటాయా? ప్రతిబింబిత వస్తువు నీటితో ఉన్నదనటం సమంజసము కాదు కదా. బ్రహ్మమే జగత్తు. బ్రహ్మమే నీవు. బ్రహ్మమే నేను. నేను నీవుగా కనిపిస్తున్నది పమర ఆత్మయే. అయితే ఆత్మ సర్వదా అఖండము. ఈ సత్యమును ఆస్వాదించుటయే మహాదేవుల వారు బోధించిన పంచబ్రహ్మోపనిషత్ సారము. కారణము నిత్యము, కార్యము సందర్భ పరిమితము మాత్రమే. కారణము అద్వైతమగు శుద్ధ చైతన్యమే. బ్రహ్మపురములో దహరము ఉన్నది, దేహపురంలో కూడా ఉన్నది. దహరములో సర్వము ఉండి లేనివే ఉన్నాయి. అందు హృదయ పద్మము. ఆ హృదయ పద్మములో దహరాకాశము. ముముక్షువు స్వీయ హృదయంలోని దహరాకాశములోనే సర్వాత్మకుడగు సచ్చిదానందుడగు పరమశివుని కొరకై అన్వేషించాలి. ఆయన సర్వము అయి సర్వమునకు వేరే సాక్షి అయి వెలుగొందుచున్నారు. స శివః సచ్చిదానందః సో అన్వేష్టవ్యో ముముక్షుభ్యః. అయం హృది స్థితః సాక్షీ సర్వేషాం అవిశేషతః. తేన అయం హృదయం ప్రోక్తః శివః సంసారమోచకః. అట్టి శివతత్వమును తెలుసుకుని ఉపాసించి ఆరాధించి ఆయనతో ఏకమగుటయే సర్వ సంసార దోషములకు దివ్యోషధము. పైప్పలాదమునీంద్రుడు ఈ విధంగా ఎరిగినవాడై బ్రహ్మానందముగా సర్వము శివమయంగా జగత్తును దర్శించసాగారు. ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత పంచబ్రహ్మ ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.